అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. దేవాసురా సంయత్తాః దేవాసురా ఇతి దేవ అసురాః సంయత్తాః ఆసన్ సంయత్తాః ఇతి సంయత్తాః ఆసన్ తే దేవాః దేవావిజయం విజయమువయంతః విజయమితి విజయం ఉపయంతోగ్నౌ ఉపయంత ఇత్యుపాయంతః అగ్నౌ వామం వామం వసు వసు సమ్ సన్ని న్యదధత అదధతేదమ్ ఇదమో పునః నో భవిష్యతి భవిష్యతి యది యది నః నో జేష్యంతి జేష్యంతీతి ఇది తదగ్నిః అగ్నిర్ని న్యకామయత అకామయత తేన తేనాప అపాక్రామత్ అక్రామత్తత్ తద్దేవాః దేవా విజిత్య విజిత్యవరుత్సమానాః విజిత్యేతి విజిత్య అవరుత్సమానా అను అవరుత్సమానా ఇత్యవరుత్సమానాః అన్వాయన్ ఆయంతత్ తదస్య అస్య సహసా సహసా ఆలిక్షంత అలిక్షంత సహ సోరోదీత్ అరోదీద్యత్ యదరోదీత్ అరోదీత్తత్ తద్రుద్రస్య రుద్రస్య రుద్రత్వం రుద్రత్వం యత్ రుద్రత్వమితి రుద్రత్వం యదశ్రు అశ్వశీయత అశీయత తత్ తద్వజతం రజతకం హిరణ్యం హిరణ్యమభవత్ అభవత్తస్మాత్ తస్మాద్రజతం రజతకం హిరణ్యం హిరణ్యమదక్షిణ్యం అదక్షిణ్యమశ్రుజం అశ్రుజగం హి అశ్రుజమిత్యశ్రుజం హి యః యో బర్హిషి బర్హిషి దదాతి దదాతి పురా పురాస్య అస్య సంవత్సరాత్ సంవత్సరాద్ గృహే సంవత్సరాది సంవత్సరాత్ గృహే రుదంతి రుదంతి తస్మాత్ తస్మాద్ బర్హిషి బర్హిషి నదేయం దేయపుంసః సోగ్నిః అగ్నిరబ్రవీత్ అబ్రవీద్భాగీ భాగ్యసాని అసాన్యథ అథవః వ ఇదమ్ ఇదమితి ఇది పునరాధేయం పునరాధేయం తే పునరాధేయమితి పునః ఆధేయం తే కేవలం కేవలమితి ఇత్యబ్రువన్ అబ్రువన్ రుద్ధవత్ రుద్ధవత్ ఖలు ఖలు సహ స ఇది ఇత్యబ్రవీర్ అబ్రవీద్యః యో మద్దేవత్యం మద్దేవత్యమగ్ని మద్దేవత్యమితి మత్ దేవత్యం అగ్నిమాదధాతై ఆదధాతాతి ఆదధాతాదధాతై ఇది తమ్ తమ్ పూషా పూషాధత్త ఆధత్త అధత్తేన తేన పూషా పూషార్ధోత్ ఆర్ధోత్తస్మాత్ తస్మాత్తౌష్ణాః ఔష్ణా ప్రసవ ప్రసవ ఉచ్యంతే ఉచ్యంతే తమ్ సంతష్టా త్వష్టా ఆధత్త అధత్తేన తేన త్వష్టా త్వష్టార్ధ్నోత్ ఆర్ధ్నోత్తస్మాత్ తస్మాత్వాష్ట్రాః త్వాష్ట్రాః పశవ పశవ ఉచ్యంతే ఉచ్యంతే తమ్ తమ్ మనుః మనురా ఆధత్త అధత్తేన తేన మనుః మనురాధ్నోత్ ఆర్ధ్నోత్తస్మాత్ తస్మాన్మానవ్యః మానవ్యః ప్రజాః ప్రజా ఉచ్యంతే ప్రజా ఇది ప్రజాః ఉచ్యంతే తమ్ తమ్ ధాతా ధాతా ధత్త ఆధత్త అధత్తేన తేన ధాతా ధాతార్ధ్నోత్ ఆర్ధ్నోత్ సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వై ధాతా ధాతా తస్మాత్ తస్మాత్ సంవత్సరం సంవత్సరం ప్రజాః సంవత్సరమిది సంవత్సరం ప్రజాః పశవః ప్రజా ఇది ప్రజాః పశవోను అనుప్ర ప్రజాయంతే జాయంతే యః య ఏవం ఏవం పునరాధేయస్య పునరాధేయస్యర్థిం పునరాధేయస్యేతి పునః ఆధేయస్య వృద్ధిం వేద వేదర్ధ్నోతి రుధ్నోత్యేవ ఏవయః అస్యైవం బంధుతాం వేద వేదబంధుమాన్ బంధుమాన్ భవతి బంధుమానితి బంధుమాన్ భవతి భాగధేయం భాగధేయం వై భాగధేయమితి భాగధేయం వా అగ్ని అగ్నిరాహితః ఆహిత ఇచ్చమానః ఆహిత ఇత్యాహితః ఇచ్చమానః ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజాం పశూన్ యజమానస్య యజమానస్యోప ఉపదోద్రావ దోద్రావోద్వాస్య ఉద్వాస్య పునః ఉద్వాస్యేత్యుర్వాస్య పునరా ఆదధీత దధీత భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనం ఏనగుంసాం సమర్థయతి అర్థయత్యథో అథో శాంతిః అథో ఇత్యథో శాంతిరేవ ఏవాస్య అస్యైషా ఏషా పునర్వస్వో పునర్వస్వోరా పునర్వస్వోరితి పునః వస్వో ఆదధీత దధీతైతత్ేతద్వై వై పునరాధేయస్య పునరాధేయస్య నక్షత్రం పునరాధేయస్యేతి పునః ఆధేయస్య నక్షత్రం యత్ యత్పునర్వసూ పునర్వసూ స్వాయాం పునర్వసూ ఇది పునః వసూ స్వాయామేవ ఏవైనం దేవతాయాం దేవతాయామాధాయ ఆధాయ బ్రహ్మవర్చసీ ఆధాయేత్యాధాయ బ్రహ్మవర్చసీ భవతి బ్రహ్మవర్చసీతి బ్రహ్మ వర్చసీ భవతి దర్భైః దర్భైరా ఆదధాతి అయాతయామత్వాయ దర్భైః అయాతయామత్వాయేత్యయాతయామత్వాయ దర్భైరా ఆదధాతి దధాత్యభ్యః అభ్యయేవ అభ్యైత్యేభ్యవైనం ఏనమోషధీభ్యః ఓషధీభ్యో వరుధ్య ఓషధీభ్యైత్యోషధీభ్యః అవరుధ్యా అవరుధ్యేత్యవరుధ్య ఆధత్తే ధత్తే పంచకపాలః పంచకపాలః పురోడాశః పంచకపాల ఇతి పంచకపాలః పురోడాశో భవతి పంచ పంచ వై వా ఋతవః ఋతవఋతుభ్యః ఋతుభ్యదేవ ఋతుభ్యైత్యతోభ్యః ఏవైనం ఏనమవరుధ్య అవరుధ్యా అవరుధ్యేత్యవరుధ్య ఆధత్తే ధత్త ఇతి ధత్తే పరా వై వా ఏష యజ్ఞం యజ్ఞం పశూన్ పశూనుపపతి అపతియః యోగ్నిం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే పంచకపాలః ఉద్వాసయత ఇత్యుత్ వాసయతే పంచకపాలః పురోడాశః పంచకపాల ఇతి పంచకపాలః పురోడాశో భవతి భవతి పాంతః పాంతో యజ్ఞః యజ్ఞః పాంతాః పాంతాః పశవః పశవో యజ్ఞం యజ్ఞమేవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే వీరః వీరః వై వీరహేతి వీరాః వా ఏష దేవానాం దేవానాయః యోగ్నిం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతేన ఉద్వాసయత ఇత్యుత్ వాసయతే న వై వా ఏతస్య బ్రాహ్మణాః బ్రాహ్మణా ఋతాయవః ఋతాయవః పురా ఋతాయవ ఇత్యుతాయవః పురాన్నం అన్నమక్షన్ అక్షన్ పంక్త్యః పంక్త్యో యాజ్యానువాక్యాః యాజ్యానువాక్యా భవంతి యాజ్యానువాక్యా ఇది యాజ్యా అనువాక్యాః భవంతి పాంతః పాంతో యజ్ఞః యజ్ఞః పాంతః పాంతః పురుషః పురుషో దేవాన్ దేవానేవ ఏవ వీరం వీరం నిరవదాయ నిరవదాయాగ్నిం నిరవదాయేతిమిః అవదాయ అగ్నిం పునః పునరా ఆధత్తే ధత్తే శతాక్షరాః శతాక్షరా భవంతి శతాక్షరా ఇతి శత అక్షరాః భవంతి శతాయుః శతాయుః పురుషః శతాయురితి శత ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి యద్ యద్వై వా అగ్ని అగ్నిరాహిత ఆహితో ఆహిత ఇత్యాహిత నర్జ్యతే ఋజ్యతే జ్యాయ జ్యాయో భాగధేయం భాగధేయం నికామయమాన భాగధేయమితి భాగధేయం నికామయమానోయత్ నికామయమాన ఇతి నికామయమాన యదా ఆజ్ఞేయం ఆజ్ఞేయకం సర్వం సర్వం భవతి భవతి సా సైవ ఏవాస్య అస్యర్భిః ఋద్ధిః సం వై వా ఏతస్య ఏతస్య గృహే గృహే వాగ్ వాక్ సృజ్యతే సృజ్యతేజః యోగ్నిమ్ అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే సహ ఉద్వాసయత ఇచ్యుత్ వాసయతే సవాచం వాచకుంసకుం సృష్టా సగుం సృష్టాం యజమాన సగుం సృష్టామితి సం సృష్టా యజమాన ఈశ్వర ఈశ్వరో నను పరాభవితో పరాభవితోర్విభక్తయః పరాభవితోరితి పరాభవితో విభక్తయో భవంతి విభక్తయైర్విభక్తయః భవంతి వాచ వాచో విభృత్యై విభృత్యై యజమానస్య విభృత్యా ఇర్విభృత్యై యజమానస్యాపరాభావాయ అపరాభావాయ విభక్తిం అపరాభావాయేత్యపరాభావాయ విభక్తిం కరోతి విభక్తిమితి విభక్తిం కరోతి బ్రహ్మ బ్రహ్మైవ ఏవ తత్ తదకః అకరుపాగుంషు ఉపాగుంషు యజతి ఉపావిశ్రుత్యుపా అగుంషు యజతి యథా వామం వామం వసు వసు వివిధానః వివిధానో గూహతి గూహతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తదగ్నిం అగ్నిం ప్రతి ప్రతి సృష్టకృతం సృష్టకృతం నిః సృష్టకృతమితి సృష్టకృతం ఇలా ఆహ యథా యథా వామం వామం వసు వసు వివిధానః వివిధానః ప్రకాశం ప్రకాశం జిగమిషతి ప్రకాశమితి ప్రకాశం జిగమిషతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తద్విభక్తిం విభక్తిముక్త్వా విభక్తిమితి విభక్తిం ఉక్త్వా ప్రయాజేన ప్రయాజేన వషట్ ప్రయాజేనేతి ప్రయాజేన వషట్కరోతి కరోత్యాయతనాత్ ఆయతనాదేవ ఆయతనాదిత్యాయతనాత్ ఏవన వైతి ఏతి యజమానః యజమానో వై వై పురోడాశః పురోడాశః పశవః పశవ ఏతే ఏతే ఆహుతి ఏతే ఇత్యేతే ఆహుతి యత్ ఆహుతి ఇత్యాహుతి యదభితః అభితః పురోడాశం పురోడాశమేతే ఏతే ఆహుతి ఏతే ఇత్యేతే ఆహుతి జుహోతి ఆహుతి ఇత్యాహుతి జుహోతి యజమానం యజమానమేవ ఏవోభయతః ఉభయతః పశుభిః పశుభిః పరి పశుభిరితి పశుభిః పరిగృహ్ణాతి గృహ్ణాతి కృతయజుః కృతయజుః సంహృత సంభారః కృతయజురితి కృతయజుః సంహృత సంభార ఇతి సంహృత సంభార ఇతి సంహృత సంభారః ఇత్యాహుః ఆహృణ సంహృత్యాః సంహృత్యాః సంభారాః సంహృత్యా ఇతి సంహృత్యాః సంభారాన సంభారా ఇతి సంభారాః నయజుః యజుః కర్తవ్యం కర్తవ్యమితి ఇత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖలు సంభృత్యాః సంభృత్యా ఏవ సంభృత్యా ఇతి సంభృత్యాః ఏవ సంభారాః సంభారాః కర్తవ్యం సంభారా ఇతి సంభారాః కర్తవ్యం యజుః యజుర్యజ్ఞస్య యజ్ఞస్య సమృద్ధ్యై సమృద్ధ్యై పునర్నిష్కృతః సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై పునర్నిష్కృతో రథః పునర్నిష్కృత ఇది పునః నిష్కృతః రథో దక్షిణా దక్షిణా పునరుత్స్యూతం పునరుత్స్యూతం వాసః పునరుత్స్యూతమిది పునః ఉత్స్యూతం వాసః పునరుత్సృష్టః పునరుత్సృష్టో నద్వాన్ పునరుత్సృష్ట ఇది పునః ఉత్సృష్టః అనద్వాన్ పునరాధేయస్య పునరాధేయస్య సమృద్ధ్యై పునరాధేయస్యేతి పునః ఆధేయస్య సమృద్ధ్యై సప్త సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై సప్తతే తే అగ్నే అగ్నే సమిధః సమిధః సప్త సమిధ ఇది సమిధః సప్తజిహ్వా జిహ్వా ఇతిహోత్రం అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోతి ఏవాస్య అస్యన్యక్తం న్యక్తం తత న్యక్తమితి నీ అప్తం తదయేవైనం ఏనమవ అవరుంధే రుంధే వీర వీర వై వీరేతి వీర వాష దేవానాగ్ని అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే తస్య ఉద్వాసయత ఇత్యుత వాసయతే తస్య వరుణ వరుణ ఏవర్ణయాద్ణయాదాగ్నివారుణం ఋణయాదిత్రిణయాద్ ఆగ్నివారుణమేకాదశకపాలం ఆగ్నివారుణమిత్యాగ్నివారుణం ఏకాదశకపాలమను ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం అనుమిః నిర్వపేద్ అపేద్యం ఎంచ శైవ ఏవహంతి హంతియః యశ్చ చాస్య అస్యర్ణయాద్ ఋణయాత్తౌ ఋణయాదిత్యణయాద్ తౌ భాగధేయేన భాగధేయేన ప్రేణాతి భాగధేయేనేతి భాగధేయేన ప్రేణాతిన మార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి యజమానః యజమాన ఇతి యజమానః భూమిర్భూమ్నా భూమ్నా ద్యౌః ద్యౌర్వరిణా వరిణాంతరిక్షం అంతరిక్షం మహిత్వా మహిత్వేతి మహిత్వా ఉపస్థేతే ఉపస్థైత్యుపాస్థే తే దేవి దేవ్యదితే అదితేగ్ని అగ్నిమన్నాదం అన్నాదమన్నాద్యాయ అన్నాదమిత్యమ్మ అదం అన్నాద్యాయ అన్నాద్యాయేత్యమ్మ అద్యాయ ఆదధే దధ ఇతి దధే ఆయమ్ అయం గౌః గౌః పృష్ణిః పృష్ణిరక్రమీర్ అక్రమీదసమత్ అసమన్ మాతరం మాతరం పునః పునరితి పునః ఇతరం చ ప్రయన్ ప్రయన్ సువః ప్రయన్నిది ప్రయన్ సువరికి సువః త్రిగుంషద్ధామ ధామవి విరాజతి రాజతి వాగ్ వాక్పతంగాయ పతంగాయ శిశ్రియే శిశ్రియ ఇతి శిశ్రియే ప్రత్యస్య అస్య వహ వహద్యుభిః ద్యుభిరిది ద్యుభిః అస్య ప్రాణాద్ ప్రాణాదపానతి ప్రాణాదిది ప్రాణాద్ అపానత్యంతః అపానతీత్యపానతి అంతశ్చరతి చరతి రోచనా రోచనేతి రోచనా వ్యక్ష్యత్ అక్ష్యన్ మహిషః మహిషః సువః సువరితి సువః యత్వా త్వా క్రుద్ధః క్రుద్ధః పరోవప పరోవప మన్యునా పరోవపేతి పరా ఉవప మన్యునాయత్ యదవర్త్యా అవర్తేత్యవర్త్యా సుకల్పమగ్నే సుకల్పమితి సుకల్పం అగ్నేతత్ తత్తవ తవ పునః పునస్వా త్వోత్ ఉద్దీపయామసి దీపయామసీతి దీపయామసి ఎత్తే ఏ మన్యుపరోక్తస్య మన్యుపరోక్తస్య పృథివీం మన్యుపరోక్తస్యేతి మన్యోపరోక్తస్య పృథివీమను అనుదధ్వసే దధ్వస ఇతి దధ్వసే ఆదిత్యా విశ్వే విశ్వే తత్ తద్దేవాః దేవావసవః వసవశ్చ సమాభరన్ సమాభరన్నితి సమ్ ఆభరన్ మనోజ్యోతిః జ్యోతిర్జుషతాం జుషతామాజ్యం ఆజ్యం విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి విచ్ఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దధాతితి దధాతు బృహస్పతిస్తనుతాం తనుతామిమం ఇమం నః నో విశ్వే విశ్వే దేవాః దేవా ఇహ ఇహ మాదయంతాం మాదయంతామితి మాదయంతాం సప్తతే తేరగ్నే అగ్నే సమిధః సమిధ సప్త సమిధ ఇతి సమ్ ఇధ సప్తజిహ్వా జిహ్వాసప్త సప్తయ ఋషయసప్త సప్తధామ ధామ ప్రియాణి ప్రియాణీది ప్రియాణి సప్తహోత్రా హోత్రా సప్తధా సప్తధా సప్తధేతి సప్తధా స్వాయుజంతి యజంతి సప్త సప్తయోనీ యోనీరా ఆ ప్రణస్వ ప్రణస్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన పునరూర్జా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్న ఇషా ఇషాయుష ఆయుషేత్యాయుష పునర్న నహి పాహి విశ్వత విశ్వత ఇది విశ్వత సహ రయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే పిన్వస్వ పిన్వస్వ ధారయా ధారయేతి ధారయా విశ్వప్స్నియా విశ్వత విశ్వప్స్నియేతి విశ్వాప్స్నియా విశ్వతస్పరి పరీది పరి లేఖ సలేక సలేఖ సులేక సలేఖ ఇది సా లేఖ సులేఖస్తే సులేఖ ఇది సులేక ఏన నాదిత్యా ఆదిత్యా ఆజ్యం ఆజ్యం జుషాణా జుషాణా వియంతో వియంతు కేత కేత సకేత సకేత సుకేత సకేత ఇది సాకేత సుకేతస్తే సుకేత ఇది సుకేత తేన నాదిత్యా ఆదిత్యా ఆజ్యం ఆజ్యం జుషాణా జుషాణా వియంతో వియంతు వివస్వాన్ వివస్వాగుం అదితి అదితిర్దేవజ్యోతి దేవజ్యోతిస్తే దేవజ్యోతిరితి దేవజ్యోతి తేన నాదిత్యా ఆదిత్యా ఆజ్యం ఆజ్యం జుషాణా విషాణా వియంతో వియంతిజియందో భూమిర్భూమ్నా భూమ్నాద్యో యౌర్వరిణా వరిణేతి ఇత్యాహ ఆహాశిషా ఆశిషైవ ఆశిషేత్యాశిషా ఏవైనం ఏనమా ఆధత్తే ధత్తే సర్పా సర్పా వై వై జీవ్యంత జీవ్యంతోమన్యంత అమన్యంత సహ సలేకం ఏకంకసర్ణీర అసర్ణీర కాద్రవేయ కాద్రవేయో మంత్రం మంత్రమపశ్యత్ అపశ్యత్త తో వై వైతే ఏ జీర్ణా జీర్ణాస్తనో తనోరప అపాఘత అఘత సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా ఋద్ధి సర్పరాజ్ఞయా ఇది సర్పరాజ్ఞయా ఋద్భిర్గార్హవత్యం ఋద్భిరిక్రిగద్భి గార్హవత్యమా గార్హవత్యమిది గార్హవత్యం ఆదధాతి దాది పునర్నవం పునర్నవమే పునర్నవమితి పునః నవం ఏవైనం ఏనమజరం అజరం కృత్వాధత్తే ఆధత్తే ధత్తేథో అథో భూతం అథో ఇత్యథో భూతమేవ ఏ పృథివీం పృథివీమన్నాద్యం అన్నాద్యన్న అన్నాద్యమిత్యన్న అద్యం నోప ఉపానమత్ అనమత్సా సైకం ఏతం మంత్రం మంత్రమపశ్యత్ అపశ్యత్త తో వై వైతాం తామన్నాద్యం అన్నాద్యముప అన్నాద్యమిత్యన్న అద్యం ఉపానవత్ అనవద్యత్ యత్సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా ఋద్భి సర్పరాజ్ఞయా ఇది సర్పరాజ్ఞయా ఋద్భిర్గార్హవత్యం ఋద్భిరిత్యగర్భిః తార్హవత్యమాదధాతి నార్హవత్యమిది గార్హవత్యం ఆదధాత్యన్నాద్యస్య ఆదధాదీత్యాదధాతి అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్న అద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో అస్యాం అథో ఇత్యథో అస్యామేవ ఏవైనం ఏనం ప్రతిష్ఠితం ప్రతిష్ఠితమా ప్రతిష్ఠితమిది ప్రతిష్ఠితం ఆధత్తే ధత్తే యత్ యత్వా క్రుద్ధః క్రుద్ధః పరోవప పరోవపేతి పరోవపేతి పరా ఉవప ఇత్యాహ ఆహాప అపంధతే ధర ఏవాస్మై అస్మై తత్ తత్పునః పునస్త్వా తోత్ ఉద్దీపయామసి దీపయామసీతి ఇత్యాహ ఆహసం సమింధే ఇంధ ఏవైనం ఏనయ్యత్ యత్తే తే మన్యపరోక్తస్య మన్యుపరోక్తస్యేతి మన్యుపరోక్తస్యేతి మన్యోపరోక్తస్య ఇత్యాహ ఆహ దేవతాభిః దేవతాభిరేవ ఏవైనం ఏనగుం సం సంభరతి భరతి వి వివై వా ఏతస్య ఏతస్య యజ్ఞః యజ్ఞశ్చిద్యతే ఛిద్యతే యః యోగ్నిం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే బృహస్పతివత్యా ఉద్వాసయత ఇత్యుద్వాసయతే బృహస్పతివత్యర్చ బృహస్పతివత్యేతి బృహస్పతివత్యాః ఋచోప ఉపతిష్టతే తిష్టతే బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సందధాతి దాతి విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి వేచ్ఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దాతి ఇత్యాహ ఆహ సందత్యై సందత్యై విశ్వే సందత్యా ఇది సందత్యై విశ్వే దేవాః దేవా ఇహ ఇహమాదయంతాం మాదయంతామితి ఇత్యాహ ఆహ సందత్య సంతత్యైవ సంతత్యేతి సంతత్య ఏవ యజ్ఞం యజ్ఞం దేవేభ్యః దేవేభ్యో అనుదిశతి దిశతి సప్త సప్తతే ఏ అగ్నే అగ్నే సమిధః సమిధః సప్త సమిధ ఇది సంవిధః సప్త జిహ్వాః జిహ్వా ఇతి ఇత్యాహ ఆహ సప్త సప్త సప్త సప్త వై సప్త సప్తేతి సప్త సప్త వై సప్తధా సప్తధా అగ్నేః సప్తధేతి సప్తధా అగ్నే ప్రియాః ప్రియాస్తనువః తనువస్తాః తా ఏవ ఏవావ అవరుంధే రుంధే పునః పునరూర్జా ఊర్జా సహ సహ రయ్యా రయ్యేతి ఇత్యభితః అభితః పురోడాశం రోడాశమాహుతి ఆహుతి జుహోతి ఆహుతి ఇత్యాహుతి జుహోతి యజమానం యజమానమేవ ఏవోర్జా ఊర్జా చ రయ్యా రయ్యా చోభయతః ఉభయతః పరి పరిగృహ్ణాతి గృహ్ణాత్యాదిత్యాః ఆదిత్యా వై వా అస్మాత్ అస్మాల్లోకాత్ లోకాదముం అమున్ లోకం లోకమాయన్ ఆయంతే తే ముష్మిన్ అముష్మిన్ లోకే లోకే వి దృశ్యన్ అదృశ్యంతే త ఇమం ఇమల్లోకం లోకం పునః పునరభ్యవేత్య అభ్యవేత్యాగ్నిం అభ్యవేత్యేత్యభి అవేత్య అగ్నిమాధాయ ఆధాయైతాన్ ఆధాయేత్యాధాయ ఏతాన్ హోమాన్ హోమానజుహవుః అజుహవుస్తే తాధ్వమన్ ఆర్ధ్వమంతే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయ యః పరాచీనం పరాచీనం పునరాధేయాత్ పునరాధేయాదగ్నిం పునరాధేయాది పునః ఆధేయాత్ అగ్నిమాదధీత ఆదధీత సహ ఆదధీతేత్యాదధీత స ఏతాన్ ఏతాన్ హోమాన్ హోమాంజుహుయాద్ జుహుయాద్యాం యామేవ ఏవాదిత్యాః ఆదిత్యార్థిం ఋద్ధిమార్ధ్వమన్ ఆర్ధ్వమంతాం తామేవ ఏవర్ధ్నోతి వృద్ధ్నోతీర్ధ్నోతి ఉపప్రయంతో అధ్వరం ఉపప్రయంత ఇత్యుపప్రయంతః అధ్వరం మంత్రం మంత్రం వోచేమ వోచేమాగ్నయే అగ్నయ ఇత్యగ్నయే ఆరే అస్మే అస్మే చ అస్మే ఇత్యస్మే చ శృణ్వతే శృణ్వత ఇది శృణ్వతే అస్య ప్రత్నాం ప్రత్నామను అనుద్యుతం ద్యుతకుం శుక్రం శుక్రం దుదుహ్రే దుదుహ్రే అహ్రయః అహ్రయ ఇత్యహ్రయః తయః సహస్రసాం సహస్రసాం ఋషిం సహస్రసామితి సహస్రసాం ఋషిమిత్రిషిం అగ్నిర్మూర్ధా మూర్ధా దివః దివః కగుద్ కగుద్పతిః పతిః పృథివ్యాః పృథివ్యా అయమ్ అయమిత్యయమ్ అపాగుం రేతాగుంసి రేతాగుంసి జిన్వతి జిన్వతీతి జిన్వతి అయమిహ ఇహ ప్రథమః ప్రథమోధాయి ధాయి ధాతృభిః ధాతృభిర్హోతా ధాతృభిరితి ధాతృభిః హోతా యుజిష్ఠః యుజిష్ఠో అధ్వరేషు అధ్వరేష్వీద్యః ఈడ్య ఇతీడ్యః యమప్నవానః అప్నవానో భృగవః భృగవో విరురుచుః విరురుచుర్వనేషు విరురుచురితి వీరురుచుః వనేషు చిత్రం చిత్రం విభువం విభువం విశే విశే విభువమితి విభువం విశే విష ఇతి విశే విశే ఉభావామింద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఆహువద్ధ్యై ఇంద్రాగ్నీంద్రాగ్నీ ఆహువద్ధ్యా ఉభా ఉభారాధసః రాధసత్సహ సహమాదయ్యై మాదయ్యా మాదయ్యై ఉభాదాతారో దాతారా విషాం విషాగుంబయీనాయీనాముభా ఉభావాజస్ వాజస్ సాతయే సాతయే హువే హువే వామితి వాం అయంతే ఏ యోని యోనిరృత్య ఋత్యోయత యతో జాత జాతో అరోచథా అరోచథాచరోచథా సంజానన్ జానన్నగ్నే అగ్నా ఆరోహ రోహాథ అథాన నోవర్ధయ వర్ధయా రయిం రయమితి రయిం అగ్న ఆయోగుంషి ఆయోగుంషి పవసే పవసా ఆసువ సువోర్జం ఓర్జమిషం ఇషం చమ నైదిన ఆరే బాధస్వ బాధస్వ దుచ్చునా దుచ్చునామితి దుచ్చునా అగ్నే పవస్వ పవస్వ స్వపాహ స్వపా అస్మే స్వపా ఇది సో అపాహ అస్మే వర్చ అస్మే ఇత్యస్మే వర్చస్సువీర్యం సువీర్యమితి సో వీర్యం అధః కోశం కోశగం హృయిం హయిం మయి మయీతి మయి అగ్నే పవక పవక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవ దేవజిహ్వయా జిహ్వయేతి జిహ్వయా ఆ దేవాన్ దేవారవక్షి వక్షియక్షి యక్షి చేతి చన నః పవక పవకదీదివ దీదివోగ్నే అగ్నే దేవాన్ దేవాగుం ఇహ ఇహా ఆవహ వహేదివ ఉపయజ్ఞం యజ్ఞగుం హవిః హవిశ్చ శమః నైదిన అగ్నిశుచివ్రతమః శుచివ్రతమశ్రుతిః శుచివ్రతమైతి శుచివ్రతమ శుచిర్విప్రః విప్రశ్రుతిః శుచిః కవిః కవిరితి కవిః శుచీ రోచతే రోచత ఆహుతః ఆహుత ఇత్యాహుతః ఉదగ్నే అగ్నే శుచయః శుచయస్తవ తవ శుక్రాః శుక్రా భ్రాజంతః భ్రాజంత ఈరతే ఈరత ఇతీరతే తవ జ్యోతిర్గుంషి జ్యోతిర్శర్చయః అర్చయ ఇత్యర్చయః ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదాః అగ్నేసి తస్యాయుః ఆయుర్మే మే దేహి దేహి వర్చోదాః వర్చోదా అగ్నే వర్చోదా ఇతి వర్చః దాః అగ్నేసి అధివర్చః వర్చో మే మే దేహి దేహి తనూపాః తనూపా అగ్నే తనూపా ఇతి తనూపాః అగ్నేసి అసి తనువం తనువం మే మే పాహి పాహ్యగ్నే అగ్నేయత్ యన్మే మే తనువాః తనువా ఊనం ఊనం తత్ తన్మే మా ఆవృణ వృణచిత్రావసో చిత్రావసో స్వస్తి చిత్రావసో ఇతి చిత్రావసో స్వస్తి తే పారం పారమశీయ అశీయేంధానా ఇంధానాస్వా పాశతం శతకం హిమానా హిమాద్యుమంత ద్యుమంతస్సం ద్యుమంత ఇది ద్యోమంత సమి ధీమహి ధీమహి వయస్సంత వయస్సంతో వయస్కృతం వయస్కృతం యశస్వంత వయస్కృతమితి వయ కృతం యశస్వంతో యశస్కృతం యశస్కృతకం సువీరాస యశస్కృతమితి యశః కృతం సువీరాసో అదాభ్యం సువీరాస ఇది సో వీరాస అదాభ్యమిత్యదాభ్యం అగ్నే సపద్మలంభనం సపద్మలంభనం వరిశిష్ఠే సపద్మలంభనమితి సపద్మాలంభనం వరిశిష్ఠే అధి అధినాకే నాక ఇతి నాకే స సమ్ త్వమగ్నే అగ్నే సూర్యస్య సూర్యస్య వర్చస వర్చసాగథా అగథా సమ్ సమృషీణ ఋషీణాగస్తుతేన స్తుతేన సమ్ సంప్రియేణ ప్రియేణ ధామ్నా ధామ్నేతి ధామ్నా త్వమగ్నే అగ్నే సూర్యవర్చా సూర్యవర్చా అసి సూర్యవర్చా ఇది సూర్యవర్చా అసి సమ్మాయుషా ఆయుషా వర్చస వర్చస ప్రజయా ప్రజయా సృజ ప్రజయేది ప్రాజయా సృజేది సృజ సంపశ్యామి పశ్యామి ప్రజా ప్రజా అహం ప్రజా ఇది ప్రజా అహమిడ ప్రజస ఇడ ప్రజసో మానవీ ఇడ ప్రజస ఇడ ప్రజస మానవీరితి మానవీ సర్వాభవంతో నో గృహే గృహ ఇది గృహే అంభస్థ స్థాంభ అంభోవ వో భక్షీయ భక్షీయమహ మహస్థ సమహ మహోవ వో భక్షీయ భక్షీయ సహస్థ సహ సహోవ వో భక్షీయ భక్షీయోర్జ ఊర్జస్థ స్థోర్జం ఊర్జం వహ వో భక్షీయ భక్షీయ రేవతీ రేవతీరమధ్వం మనధ్వమస్మిన్ అస్మిన్లోకే లోకేస్మిన్ అస్మిన్ గోష్ఠే గోష్ఠేస్మిన్ గోష్ఠైతి గోస్థే అస్మిన్ క్షయే క్షయేస్మిన్ అస్మిన్ యోనో యోనాయః ఇహైవ ఏవస్త స్తేతః ఇతో మా మాప అపగాత గాత బహ్వీః బహ్వీర్మే మే భూయాస్త భూయాస్త సగుంహితా సగుంహితాసి సగుంహితేతి సంహితా అసి విశ్వరూపీ విశ్వరూపీరా విశ్వరూపీరిది విశ్వరూపీ ఆమా మోర్జా మోర్జా విష విషా ఆగౌపత్యేన గౌపత్యేనా ఆనాయ రాజస్పోషేణ కోషేణ సహస్రపోషం సహస్రపోషం వహ సహస్రపోషమితి సహస్రపోషం వహపుష్యాసం పుష్యాసం మయి మయి వహ గోరాయ రాజశ్రయంతా శ్రయంతామితి శ్రయంతా ఉపత్వాగ్నే అగ్నే దివే దివే దివే దివే దోషావస్త దివే దివ ఇది దివే దివే దోషావస్తర్ధియా దోషావస్తరితి దోషావస్త ధియా వయమ్ వయమితి వయమ్ నమో భరంత భరంత ఆ ఏమసి ఇమసీతీమసి రాజంతమధ్వరాణాం అధ్వరాణాం గోపాం గోపామృతస్య గోపామితి గోపాం ఋతస్య దీదివిం దీదివిమితి దీదివిం వర్ధమానగ్స్వే స్వేదమే దమ ఇది దమే తనః నస్పిత పితేవ ఇవ సూనవే సూనవేగ్నే అగ్నే సూపాయన సూపాయనో భవ సూపాయన ఇది సోపాయన భవేది భవ సచస్వాన స్వస్తయే స్వస్తయ ఇది స్వస్తయే అగ్నే త్వం త్వన్న నో అంతమ అంతమ ఇత్యంతమ ఉత ప్రాత ప్రాత శివ శివో భవ భవరోచ్య వరోచ్య ఇది వరోచ్య తన్వా శోచిష్ఠ శోచిష్ఠ దీదివ దీదివ ఇది దీదివ సుమ్నాయ నూనం నూనమీమహే ఈమహే సఖిభ్య సఖిభ్యైతి సఖీభ్య వసురగ్ని అగ్నిర్వసుశ్రవా వసుశ్రవా ఇది వసుశ్రవా అచ్చానక్షి నక్షి ద్యుమత్తమ ద్యుమత్తమో రయిం ద్యుమత్తమ ఇది ద్యుమతమ రయింద్రా దా ఇది దా ఊర్జావ పశ్యామి పశ్యామ్యూర్జా ఊర్జామా మా పశ్యత పశ్యత రాజ రాజస్పోషేణ పోషేణ వహ పశ్యామి పశ్యామి రాజ రాజస్పోషేణ పోషేణ మా మా పశ్యత పశ్యతేడా ఇడాస్థ సమధుకృత మధుకృత శ్యోనా మధుకృత ఇది మధుకృత శ్యోనా మా ఆవిశత విశతేరా ఇరా మద మద ఇది మద సహస్రపోషం వహ సహస్రపోషమిది సహస్రపోషం వహపుష్యాసం పుష్యాసం మయి మయి వహ భోరాయ ప్రాయశ్రయంతామితి శ్రయంతాం తత్సవితు సవితుర్వరేణ్యం వరేణ్యం భర్గ భర్గో దేవస్య దేవస్య ధీమహి ధీమహీతి ధీమహి ధియోజ యోన ప్రచోదయాత్ ప్రచోదయాది ప్రచోదయాత్ సోమానజ్జస్వరణం స్వరణం కృణుహి కృణుహి బ్రహ్మణ బ్రహ్మణస్పతే అత ఇది పతే కక్షీవంతం య కక్షీవంతమితి కక్షీవంతం య ఔషిజం ఔషిజమిషిజం కదాచన క్షణస్తరీ స్తరీరసి అసినా నేంద్ర ఇంద్రతష్టసి తష్టసి దాశుషే దాశుష ఇది దాశుషే ఉపోపేత్ ఉపోపేత్యుప ఇన్ను మఘవన్ మఘవన్ భూయ మఘవన్నితి మఘవన్ భూయ ఇత్ ఇన్ను ఋతే దానం దేవస్య దేవస్య పృచ్యతే పృచ్యత ఇది పృచ్యతే పరిత్వా త్వాగ్నే అగ్నే పురం పురం వయం వయం విప్రం విప్రగం సహస్య సహస్య ధీమహి ధీమహీతి ధీమహి ధృషద్వర్ణం దివే దివే ధృషద్వర్ణమితి ధృషత్ వర్ణం దివే దివే భేత్తారం దివే దివ ఇది దివే దివే భేత్తారం భంగురావత భంగురావత ఇది భంగురావత అగ్నే గ్రహపతే గృహపతే సుగ్రహపతి గృహపత ఇది గ్రహపతే సుగ్రహపతిరహం సుగ్రహపతిరితి సుగ్రహపతి అహం తయా గృహపతినా గృహపతినా భూయాసం గృహపతినేతి గృహపతినా భూయాసం సుగ్రహపతి సుగ్రహపతిర్మయా సుగ్రహపతిరితి సుగ్రహపతి మయా త్వం గృహపతినా గృహపతినా భూయా గృహపతినేతి గృహపతినా భూయాశతం శతకం హిమా హిమాస్తాన్ తాభాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తంతవే తంతవే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసేముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి జ్యోతిష్మతీం అయజ్ఞో వై వా ఏషయ యో సామా అసామోపప్రయంత ఉపప్రయంతో అధ్వరం ఉపప్రయంత ఇత్యుపప్రయంత అధ్వరమితి ఇత్యాహ ఆహ స్తోమం స్తోమమేవ ఏవాస్మై అస్మై యునత్తి యునత్యుప ఉపేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వై పశవ పశవ ఉప ఉపేమం ఇమం లోకం లోకం ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రజా ఏ పశూన్ పశూనిమం ఇమం లోకం లోకముప ఉపైతి ఏత్య అస ప్రత్నా రత్నామను అనుద్యుతం ద్యుతమిది ఇత్యాహ ఆహ సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహ వై లోక లోక ప్రత్న రత్నస్సువర్గం సువర్గమేవ స్వర్గమితి సువహాగం ఏవోకం లోకం సమారోహతి సమారోహత్యగ్ని సమారోహతీతి సమ్ ఆరోహతి అగ్నిర్మూర్ధ మూర్ధా దివ ఇవ కగుత్ కగుదితి ఇత్యాహ ఆహ మూర్ధానం మూర్ధానమేవ ఏవైనం ఏనగుం సమానానాం సమానానాం కరోతి కరోత్యథో అథో దేవలోకాత్ అథో ఇత్యథో దేవలోకాదేవ దేవలోకాదితి దేవలోకాద్ ఏవ మనుష్యలోకే మనుష్యలోకే ప్రతి మనుష్యలోక ఇది మనుష్యలోకే ప్రతిష్టది తిష్టత్యయం అయమిహ ఇహ ప్రథమ ప్రథమో ధాయి ధాయి ధాతృభిః ధాతృభిరితి ధాతృభిరితి ధాతృభిః ఇత్యాహ ఆహ ముఖ్యం ముఖ్యమేవ ఏవైనం ఏనం కరోతి కరోత్యుభా ఉభావామింద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్యై ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని ఆహువధ్యా ఇది ఇత్యాహ ఆహౌజ ఓజోబలం బలమేవ ఏవావ అవరుంధే రుంధేయం అయంతే ఏ యోనిః యోనిరృత్వియ ఋత్వియ ఇది ఇత్యాహ ఆహ పశవః పశవో వై వైరై పశూన్ పశూనేవ ఏవ అవరుంధే రుంధే షడ్భి షడ్భిరుప షడ్భిరితి షడ్భి ఉపతిష్టతే తిష్టతే షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి షడ్భి షడ్భిరుత్తరాభి షడ్భిరితి షడ్భి ఉత్తరాభిరుప ఉత్తరాభిరిత్యుత్తరాభి ఉపతిష్టతే తిష్టతే ద్వాదశ ద్వాదశసం సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సరే సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఏ సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి యథా వై వై పురుష పురుషోశ్వ అశ్వో గౌర్జీవ్యతి జీవ్యత్యేవం ఏవమగ్నిః అగ్నిరాహితః ఆహితో జీవ్యతి ఆహిత ఇత్యాహితః జీవ్యతి సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్తాదాగ్నిపావమానేభిః ఆగ్నిపావమానేభిరుత ఆగ్నిపావమానేభిరిత్యాగ్నిపావమానేభిః ఉపతిష్టతే తిష్టతే పునర్నవం పునర్నవమేవ పునర్నవమితి పునః నవం ఏవైనం ఏనమజరం అజరం కరోతి కరోత్యథో అథో పునాతి అథో ఇత్యథో పునాత్యేవ ఏవోప ఉపతిష్టతే తిష్టతే యోగ యోగ ఏవ ఏవాస్య అస్యైష ఏష ఉప ఉపతిష్టతే తిష్టతే నమ నమ ఏవ ఏవాస్య అస్యైష ఏష ఉప ఉపతిష్టతే తిష్టతే యాజ్ఞా యాజ్ఞైవ ఏవాస్య అస్యైష ఏషోప ఉపతిష్టతే తిష్టతే యథా యథా పాపీయాన్ పాపీయాన్ శ్రేయసే శ్రేయస ఆహృత్య ఆహృత్య నమస్యతి ఆహృత్యేత్యాహృత్య నమస్యతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తదాయుర్దాః ఆయుర్దాగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదాః అగ్నేసి అస్యాయుః ఆయుర్మే మే దేహి దేహీతి ఇత్యాహ ఆహాయుర్దాః ఆయుర్దాహి ఆయుర్దా ఇత్యాయుహోదాః హ్యేషః ఏష వర్చోదాః వర్చోదా అగ్నే వర్చోదా ఇతి వర్చః దాః అగ్నేసి అసివర్చః వర్చో మే మే దేహి దేహీతి ఇత్యాహ ఆహ వర్చోదాః వర్చోదాహి వర్చోదా ఇతి వర్చః దాః హ్యేషః ఏష తనూపాః తనూపా అగ్నే తనూపా ఇతి తనూపాః అగ్నేసి అసి తనువం తనువం మే మే పాహి పాహీతి ఇత్యాహ ఆహ తనూపాః తనూపాహి తనూపా ఇతి తనూపాః హ్యేషః ఏషోగ్నే అగ్నేయత్ తన్మే మే తనువాః తనువా ఓనం ఓనం తత్ తన్మే మా ఆ ప్రణ ప్రణేతి ఇత్యాహ ఆహయత్ తన్మే మే ప్రజాయై ప్రజాయై పశూనాం ప్రజాయా ఇది ప్రజాయై పశూనామూనం ఓనం తత్ తన్మే మా ఆపూరయ పూరయేతి ఇది వావ వావైతత్ ఏతరాహ ఆహ చిత్రావసో చిత్రావసో స్వస్తి చిత్రావసో ఇది చిత్రావసో స్వస్తితే తే పారం పారమశీయ అశీయేతి ఇత్యాహ ఆహ రాత్రి రాత్రిర్వై వై చిత్రావసు చిత్రావసురవ్యుష్ట్యై చిత్రావసురితి చిత్రావసు అవ్యుష్ట్యై వై అవ్యుష్ట్యా ఇత్యవై ఉష్ట్యై వా ఏదస్యై ఏదస్యై పురా పురా బ్రాహ్మణా బ్రాహ్మణా అభైషు అభైషుర్వ్యుష్టిం వ్యుష్టిమేవ వ్యుష్టిమితి వి ఉష్టిం ఏవావ అవరుంధే రుంధ ఇంధానా ఇంధానాస్వా శతం శతం హిమా హిమా ఇది ఇత్యాహ ఆహ శతాయుః శతాయుః పురుషః శతాయురితి శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శతాయింద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఏషా ఏషా వై వై సూర్మీ సూర్మీ కర్ణకావతీ కర్ణకావత్యేతయా కర్ణకావతీతి కర్ణకావతీ ఏతయా అస్మా సమై వై దేవాసురాణ అసురాణాంశతర్హాన్ శతర్హాగస్తృగంహంతి శతర్హానితి శతర్హాన్ త్రిగంహంతి యతయా ఏతయా సమిధం సమిధమాదధాతి సమిధమితి సంనిధం ఆదధాతి వజ్రం ఆదధాతీత్యాదధాతి వజ్రమేవ ఏవైతత్ ఏతచ్చతఘ్నీం శతఘ్నీరమాన శతఘ్నీమిది శతఘ్నీం యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి స్తృత్యై స్తృత్యా అసంవట్కారం అసంవట్కారపుంసం అసంవట్కారమిత్యసంవట్కారం సం త్వం త్వమగ్నే అగ్నే సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసాగథాః అగథా ఇత్యాహ ఆహైతత్ ఏతత్వం త్వమసి అసీదం ఇదమహం అహం భూయాసం భూయాసమితి వావ వావైతత్ ఏతదాహ ఆహత్వం త్వమగ్నే అగ్నే సూర్యవర్చాః సూర్యవర్చాసి సూర్యవర్చా ఇది సూర్యవర్చాః అసీతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తైతి శాస్తే సంపశ్యామి పశ్యామి ప్రజాః ప్రజా అహం ప్రజాయి ప్రజాః అహమితి ఇత్యాహ ఆహయావంతః యావంత ఏవ గ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవస్తాన్ తానేవ ఏవావ అవరుంధే రుంధేంభః అంభస్థ స్థాంభః అంభోవః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహాంభః అంభో హి ఏతాః ఏతామహః మహస్థ సమహః మహోవః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహమహః మహో హి ఏతాః ఏతాః సహః సహస్థ సహసహః సహోవః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహసహః సహో హి ేతాః ఏతా ఊర్జః ఊర్జస్థ స్థోర్జం ఊర్జం వః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహోర్జః ఊర్జో హి ేతాః ఏతా రేవతీః రేవతీరమధ్వం రమధ్వమితి ఇత్యాహ ఆహ పశవః పశవో వై వై రేవతీః రేవతీః పశూన్ పశూనేవ ఏవాత్మన్ ఆత్మన్ రమయతే రమయత ఇహ ఇహైవ ఏవస్త ఏతః ఇతో మా మాత అపగాత గాతేతి ఇత్యాహ ఆహ ధ్రువాః ధ్రువా ఏవ ఏవైనాః ఏనా అనపగాః అనపగాః కురుతే అనపగా ఇత్యనపగాః కురుత ఇష్టకచిత్ ఇష్టకచిద్వై ఇష్టకచిదితి ఇష్టకచిత్ వా అన్యః అన్యోగ్నిః అగ్నిః పశుచిత్ పశుచిదన్యః పశుచిదితి పశుచిత్ అన్యస్సగుంహితా సగుంహితాసి సగుంహితేతి సంహితా అతివిశ్వరూపీః విశ్వరూపీరిది విశ్వరూపీరిది విశ్వరూపీః ఇది వత్సం వత్సమభి అభిమృశతి మృషత్యుప ఉపైవ ఏవైనం ఏనం ధత్తే ధత్తే పశుచితం పశుచితమేనం పశుచితమితి పశుచితం ఏనం కురుతే కురుతే ప్రవై వా ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవతే శవతే యాహవనీయం ఆహవనీయముపతిష్టతే ఆహవనీయమిత్యాహవనీయం ఉపతిష్టతే గారహవత్యం ఉపతిష్టత ఇత్యుపతిష్టతే గారహవత్యముప గారహవత్యమిది గారహవత్యం ఉపతిష్టతే తిష్టతేస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యథో అథో గారహవత్యాయ అథో ఇత్యథో గారహవత్యాయైవ గారహవత్యాయేది గారహవత్యాయ ఏవని నింధుతే నుదే గాయత్రీభిరుప ఉపతిష్టతే తిష్టతే తేజః తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజ తేజ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేథో అథోయత్ అథో ఇత్యథో యదేతం ఏతం వృషం వృషమన్వాహ అన్వాహ సంతప్తి అన్వాహేత్యను ఆహ సంతప్తిరార్హవత్యం సంతత్యాహవత్యం వై గార్హవత్యమితి గార్హవత్యం వా అను అనుద్విపాద వివాదో వీరా ద్విపాదైరి ద్వీపాద వీరాస్ ప్రజాయంతే జాయంతే యః యదేవం ఏవం విద్వాన్ విద్వాన్ విపదాభిః విపదాభిర్గార్హవత్యం విపదాభిరిది ద్వీపదాభిః ఆర్హవత్యముపతిష్ఠతే గార్హవత్యమితి గార్హవత్యం ఉపతిష్ఠత ఉపతిష్ఠత ఇత్యుపతిష్ఠతే ఆస్య అస్య వీరః వీరో జాయతే జాయత ఊర్జా ఊర్జావః పశ్యామి పశ్యామ్యూర్జా ఊర్జామా మా పశ్యత పశ్యతేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే తత్ తత్సవితుః సవితుర్వరేణ్యం వరేణ్యమితి ఇత్యాహ ఆహ ప్రసూర్త్యై ప్రసూర్త్యై సోమానం ప్రసూర్త్యాయి ప్రసూర్త్యై సోమానగ్రస్వరణం స్వరణమితి ఇత్యాహ ఆహ సోమపీఠం సోమపీఠమేవ సోమపీఠమితి సోమాపీఠం ఏవావ అవరుంధే రుంధే కృణుహి కృణుహి బ్రహ్మణః బ్రహ్మణస్పతే తత ఇది ఇత్యాహ ఆహ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏవావ అవరుంధే రుంధే కదా కదాచన చనస్తరీ స్తరీరసి అసీతి ఇత్యాహ ఆహన నస్తరీం స్తరీగుం రాత్రిం రాత్రిం వసతి వసతి యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే పరి ఉపతిష్టత ఇత్యుపతిష్టతే పరి త్వా త్వాగ్నేః అగ్నే పురం పురం వయం వయమితి ఇత్యాహ ఆహ పరిధిం పరిధిమేవ పరిధిమితి పరిధిం ఏవైతం ఏతం పరి పరిదధాతి దధాత్యస్కందాయ తత్కందాయాగ్నే అగ్నే గ్రహపతే గ్రహపత ఇది గ్రహపత ఇది గ్రహపతే ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతచ్చతం శతకం హిమానాః హిమా ఇది ఇత్యాహ ఆహ శతం శతం త్వా హేమంతాన్ హేమంతానింధిశీయ ఇంధిశీయేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహ పుత్రస్య పుత్రస్య నామ నామ గృహ్ణాతి గృహ్ణాత్యన్నాదం అన్నాదమేవ అన్నాదమిత్యన్నాదం ఏవైనం ఏనం కరోతి కరోతి తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తంతవే తంతవే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి ఇది బ్రూయాద్ బ్రూయాద్యస్య యస్య పుత్రః పుత్రోజాతః అజాతః స్యాత్ స్యాత్తేజస్వీ తేజస్వేవాస్య అస్య బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి పుత్రః బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి పుత్రోజాయతే జాయతే తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసేముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి ఇది బ్రూయాద్ బ్రూయాద్యస్య యస్య పుత్రః పుత్రో జాతః జాతస్యాద్ స్యాత్తేజః తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దధాతీతి దధాతి అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోతి యత్ యదేవ ఏవకిం కించ యజమానస్య యజమానస్య స్వం సంతస్య తస్యైవ ఏవతత్ తద్రేతః రేతస్ సింఛతి సింఛతి ప్రజనమే ప్రజననం ప్రజననైతి ప్రాజననే ప్రజననగం హి ప్రజననమితి ప్రాజననం హి వై వా అగ్ని అగ్నిరథ అథౌషధీ ఔషధీరంతగత అంతగత దహతి అంతగతంతర్గత దహతి తాస్తతో భూయసీ భూయసీస్త ప్రజాయంతే జాయంతే యత్యం సాయం జుహోతి జుహోతిరేత రేత తత్సించతి సించతి ప్రైవ ఏవ ప్రాతస్తనేన ప్రాతస్తనేన జనయతి ప్రాతస్తనేనేతి ప్రాతస్తనేన జనయతి తత్ తద్రేత రేతసిక్తం సిక్తం నష్ట్రావికృతం అవికృతం ప్ర అవికృతమిత్యవీకృతం ప్రజాయతే జాయతే యావచ్ఛః యావచ్ఛో వై యావచ్ఛైతి యావత్ సః వై రేతస రేతసస్సిక్తస్య సిక్తస్య త్వష్టా త్వష్టారూపాణి రూపాణి వికరోతి వికరోతి తావచ్ఛః వికరోతీతి వికరోతి తావచ్ఛో వై తావచ్ఛైతి తావత్ సః వై తత్ తత్ర జాయతే జాయత ఏషః ఏష వై వై దైవ్యః దైవ్యస్త్వష్టా త్వష్టాయః యో యజతే యజతే బహ్వీభిః బహ్వీభిరుప ఉపతిష్టతే తిష్టతే రేతసః రేతస ఏవ సిక్తస్య సిక్తస్య బహుశః బహుశో రూపాణి బహుశైతి బహుశః రూపాణి వికరోతి కరోతి సః సత్ర త్వైవ ఏవ జాయతే జాయతే శ్వశ్వః శ్వశ్వో భూయాన్ శ్వశ్వైతి శ్వః శ్వః భూయాన్ భవతి భవతి యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టదేహః ఉపతిష్టత ఇత్యుపతిష్టతే అహర్దేవానాం దేవానామాసీర్ ఆసీద్రాత్రిః రాత్రిరసురాణాం అసురాణాం తే తేసురాః అసురాయత్ యద్దేవానాం దేవానాం విత్తం విత్తం వేద్యం వేద్యమాసీత్ ఆసీత్తేన తేన సహ సహ రాత్రిం రాత్రిం ప్రావిశన్ అవిశంతే తే దేవాః దేవాహీనాః హీనా అమన్యంత అమన్యంత తే పశ్యన్ అవశ్యన్నాగ్నేయీ ఆగ్నేయీ రాత్రిః రాత్రిరాగ్నేయాః ఆగ్నేయా పశవః పశవ ఇమం ఇమమేవ ఏవాగ్నిం అగ్నిగ్రస్తవామ సవామసః సనః నస్తుతః సుతః పశూన్ పశూన్ పునః పునర్దాస్యతి దాస్యతీతి ఇది తే ఏగ్నిం అగ్నిమస్తువన్ అస్తువన్ సహ ఏభ్యేభ్య స్తుత స్తో రాత్ర్యా రాత్ర్యా అధి అభ్యహ అహరభి అభి పశూన్ పశూన్ని నిరార్జత్ ఆర్జత్తే తే దేవా దేవా పశూన్ పశూన్ విత్వా విత్వా కామాన్ కామాగుం అకుర్వత అకుర్వతయః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే పశుమాన్ ఉపతిష్టత ఇత్యుపతిష్టతే పశుమాన్ భవతి పశుమానిది పశుమాన్ భవత్యాదిత్యః ఆదిత్యో వై వా అస్మాద్ అస్మాల్లోకాద్ లోకాదమం అముల్లోకం లోకమైత్ ఐత్సః సోమం అముల్లోకం లోకం గత్వా గత్వా పునః పునరిమం ఇమం లోకం లోకమభి అభ్యధ్యాయత్ అధ్యాయత్సః స ఇమం ఇమం లోకం లోకమాగత్య ఆగత్య మృత్యోః ఆగత్యేత్యాగత్య మృత్యోరబిభేద్ అబిభేన్మృత్యుసంయుతః మృత్యుసంయుత ఇవ మృత్యుసంయుత ఇది మృత్యో సంయుతః ఇవ హి హ్యయం అయం లోకః లోకః సః సోమన్యత అమన్యతేమం ఇమమేవ ఏవాగ్నిం అగ్నిగ్రస్తవాని స్తవాని సహ సమాః మాస్తుతః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయిష్యతి గమయిష్యతీతి ఇది సోగ్నిం అగ్నిమస్తౌద్ అస్తౌత్సః సరేనం ఏనగ్రస్తుతః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమగమయత్ అగమయ్యః యదేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే సువర్గం ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవోకం లోకమేతి ఏతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏత్యభి అభివై వా ఏషోగ్ని అగ్ని ఆ అగ్ని ఇత్యగ్ని ఆరోహతి రోహతి యః ఏనౌ ఏనాముపతిష్టతే ఉపతిష్టతే యథా ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే యథా ఖలు ఖలు వై వై శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ అభ్యారూఢ కామయతే అభ్యారూఢ ఇత్యభి ఆరూఢ కామయతే తథాకరోతి కరోతి నక్తం నక్తముప ఉపతిష్టతే తిష్టతే న ప్రాత ప్రాతస్యం సగం హినక్తం నక్తం వ్రతాని వ్రతాని సృజ్యంతే సృజ్యంతే సహ సహశ్రేయాన్ శ్రేయాగిశ్చ చ పాపీయాన్ పాపీయాగిశ్చ చాసాతే ఆసాతే జ్యోతి ఆసాతే ఇత్యాసాతే జ్యోతిర్వై వా అగ్ని అగ్నిస్తమ తమో రాత్రి రాత్రియత్ ఇన్నక్తం అనక్తముపతిష్టతే ఉపతిష్టతే జ్యోతిష ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే జ్యోతిషైవ దేవతమ తమస్తరతి తరత్యుపస్థేయ ఉపస్థేయోర్మి ఉపస్థేయ ఇత్యుపాస్థేయ అగ్ని మనుష్యాయేత్ ఇన్నో న్వై వైయః యోహరః అహరహరాహృత్య అహరహరిత్యః అహ ఆహృత్యాథ ఆహృత్యేత్యాహృత్య అథైనం ఏనం యాచతి యాచతి సః స ఇత్ ఇన్నో న్వై వైకం తముప ఉపా ఆర్చతి పృచ్చత్యథ అథకః ఓ దేవాన్ దేవానహరః అహరహర్యాజిష్యతి అహరహరిత్యహః అహః యాజిష్యతీతి ఇది తస్మాత్ తస్మాన్న నోపస్థేయః ఉపస్థేయోథో ఉపస్థేయ ఇత్యుపాస్థేయః అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహుః ఆహురాశిషే ఆశిషే వై ఆశిష ఇత్యాశిషే వైకం కంయజమానః యజమానో యజతే యజత ఇతి ఇత్యేషా ఏషా ఖలు ఖలు వై వా ఆహితాగ్నేః ఆహితాగ్నేరాశీః ఆహితాగ్నేరిత్యాహితాగ్నేః ఆశీర్యత్ ఆశీరిత్యాశీః యదగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే తస్మాత్ ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే తస్మాదుపస్థేయః ఉపస్థేయః ప్రజాపతిః ఉపస్థేయ ఇత్యుపాస్థేయః ప్రజాపతి పశూన్ ప్రజాపతి ప్రజాపతి పశూనసృజత అసృజతే తే సృష్టా సృష్టా అహోరాత్రే అహోరాత్రే ప్ర అహోరాత్రే ఇత్యహ రాత్రే ప్రావిశన్ అవిశంతాన్ తాన్ ఛందోభిః ఛందోభిరను ఛందోభిరితి ఛందాభిః అన్వరిందత్ అవిందద్యత్ యచ్ఛందోభిః ఛందోభిరుపతిష్టతే ఛందోభిరితి ఛందాభిః ఉపతిష్టతే స్వం ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే స్వమేవ ఏవ తత్ తదను అన్విచ్ఛతి ఇచ్ఛతి న తదత్ర తత్ర జామి జామ్యస్తి అస్తీతి ఇత్యాహుః ఆహర్యః యోహరః అహరహరుపతిష్టతే అహరహరిత్యహః అహః ఉపతిష్టత ఇతి ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే ఇతి యః యో వై వా అగ్నిం అగ్నిం ప్రత్యం ప్రత్యంగుపతిష్టతే ఉపతిష్టతే ప్రతి ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే ప్రత్యేనం ఏనమోషతి ఓషతియః పరాన్ పరాన్ విశ్వం విశ్వం ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిరేతి పశుభిరితి పశుభిః ఏతి కవాతిర్యం కవాతిర్యం ఇవ కవాతిర్యం ఇది కవాతిర్యం ఇవోప ఉపతిష్టేత ఇష్టేతన నైనం ఏనం ప్రత్యోషది ప్రత్యోషది న ప్రత్యోషతీతి ప్రతి ఓషధి అవిశ్వం విశ్వం ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిరేతి పశుభిరితి పశుభిః ఏతీత్యేతి మమ నామ నామ ప్రథమం ప్రథమం జాతవేద జాతవేదః పిత జాతవేద ఇది జాతవేద పిత మాత మాత దధతుః దధతుర్యత్ యదగ్రే అగ్రైత్యగ్రే తత్వం త్వం విభృహ్ విభృహ్ పునః పునరా నామత్ మదైతోః ఐతోస్తవ ఐతోరిత్యా ఏతోః తవాహం అహం నామ నామ విభరాణి విభరాణ్యగ్నే అగ్నైత్యగ్నే మమ నామ నామ తవ తవ చాతవేద జాతవేదో వాససీ జాతవేద ఇది జాతవేద వాససీ ఇవ వాససీ ఇది వాససీ ఇవ వివసానౌ వివసానౌ యే వివసానామితి వివసానౌ యే చరావ యే ఇతి యే చరావ ఇది చరావ ఆయుషే త్వం త్వం జీవసే జీవసే వయమ్ వయమ్ యథాయథం యథాయథం వి యథాయథమితి యథాయథం త్రిపరి తరి దధావహై దధావహై పునః పునస్తే తే ఇదే నమోగ్నయే అగ్నయే ప్రతివిద్ధాయ అప్రతివిద్ధాయ నమః అప్రతివిద్ధాయే త్రిప్రతివిద్ధాయ నమోనాధృష్టాయ అనాధృష్టాయ నమః అనాధృష్టాయేత్యనాధృష్టాయ నమః సమ్రాజే సమ్రాజ ఇది సమ్రాజే అషాఢో అగ్ని అగ్నిర్బృహద్వయా బృహద్వయా విశ్వజిత్ బృహద్వయా ఇది బృహద్వయా విశ్వజిత్ సహంత్య విశ్వజితి విశ్వజిత్ సహంత్య శ్రేష్ట శ్రేష్టో గంధర్వ గంధర్వ ఇది గంధర్వ త్వత్పితారో అగ్నే త్వత్పితార ఇది త్వత్పితార అగ్నే దేవా దేవాస్వామాహుతయ స్వామాహుతయస్త్వద్వివాచనా స్వామాహుతయ ఇది త్వాం ఆహుతయ త్వద్వివాచనా ఇది త్వద్వివాచనా సమ్ మాం మామాయుషా ఆయుషా సమ్ సంగౌపత్యేన గౌపత్యేన సుహితే సుహితే మా సుహిత ఇది సోహితే మాధా ధా ఇది ధా అయమగ్ని అగ్నిశ్రేష్టతమ శ్రేష్టతమోయం శ్రేష్టతమ ఇది శ్రేష్టతమ అయం భగవత్తమ భగవత్తమోయం భగవత్తమైతి భగవత్తమ అయం సహస్రసాతమ సహస్రసాతమైతి సహస్రసాతమ అస్మాహస్తు అస్సు సువీర్యం సువీర్యమితి సువీర్యం మనోజ్యోతి జ్యోతిర్జుషతాం జుషతామాజ్యం ఆజ్యం విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి విచ్ఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దాంతి దధాతు యా విష్టా విష్టా ఉషద ఉషసో నిమృచ నిమృచ్చ నిమృచ ఇది నిమృచ శాసమి దామి హవిషా హవిషా ఘృతేన ఘృతేనేతి ఘృతేన పయస్వతీరోషధయ ఓషధయ పయస్వత్ పయస్వద్వీరుధా వీరుధాం పయ పయ ఇది పయ అపాం పయస పయసోయత్ యపయ పయస్తేన తేన మాం మామింద్ర ఇంద్రసం సగం సృజ సృజేతి సృజ అగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతం వ్రతపద ఇది వ్రతపదే వ్రతం చరిష్యామి చరిష్యామి తత్ తచ్చకేయం షకేయం తత్ తన్మే మే రాధ్యతాం రాధ్యతామితి రాధ్యతాం అగ్నిగం హోతారం హోతారమిహ ఇహతం తగం భువే భువే దేవాన్ దేవాన్ యజ్ఞాన్ యజ్ఞానిహ ఇహయాన్ యాన్ హవామహే హవామహ ఇది హవామహే ఆయంతు ఎంతు దేవా దేవా సుమనస్యమానా సుమనస్యమానా వియంతు సుమనస్యమానా ఇది సోమనస్యమానా వియంతు దేవా దేవా హవిష హవిషో మే మే అస్య అస్యేత్యస్య అస్వా స్వాయునక్తి వినగ్ని సహ సత్వా స్వాయునక్తో వినక్తు యాని యాని ఘర్మే ఘర్మే కపాలాని కపాలాన్యుపచిన్వంతి ఉపచిన్వంతి వేధస ఉపచిన్వన్వేత్యుపచిన్వంతి వేధస ఇది వేధస ఓష్ణస్థాని తాన్యపి అభివ్రతే వ్రత ఇంద్రవాయూ ఇంద్రవాయూమి ఇంద్రవాయూ ఇదీంద్రవాయూ ముంచతాం ముంచతామిది ముంచతాం అభిన్నో ధర్మ ధర్మో జీరదాను జీరదానుయత జీరదానురితి జీరదాను యత ఆత్త ఆత్తస్త తదగన్ అగన్ పునః పునరిది పునః విద్మో వేది వేది పరిధయ పరిధయ పరిధయది పరిధయ చతుర్వే సర్వే యజ్ఞస్యాయు ఆయురణు అనుసం సంచరంతి చరంతీతి చరంతే త్రయస్త్రిగుంషత్తంతవ త్రయస్త్రిగుంషది త్రయ త్రిగుంషత్ సంతవో యే విదత్నిరే విదత్నిరే యే విదత్నిర ఇది విదత్నిరే యమం ఇమం యజ్ఞం యజ్ఞస్వధయా స్వధయా దదంతే స్వధయేది స్వధయా దదంతే తేషాం ఛిన్నం ఛిన్నం ప్రతి ప్రత్యేకత్ ఏతద్దధామి దధామి స్వాహా స్వాహా ఘర్మ ఘర్మో దేవాన్ దేవాగుమ్ అపి అప్యేషో ఏత్రిత్యేషో వైశ్వానరో నః నభూత్యా భూత్యాప్ర ఆప్ర ప్రయాతో యాతు పరావతః పరావత ఇది పరావతః అగ్నిరుక్షేణ రుక్షేణ వాహస వాహసే వివాహస ఋతావానం వైశ్వానరం ఋతావానమిత్యుతావానం వైశ్వానరమృతస్య ఋతస్య జ్యోతిష జ్యోతిషస్పతి పతిమిపతి అజస్రం ధర్మం ధర్మమీమహే ఈమహైతీమహే వైశ్వానరస్య నగుంసనాభ్యో బృహద్ బృహదరిణాద్ అరిణాదేక ఏక స్వపస్యయా స్వపస్యయాదిషు స్వపస్యేతిషు అపస్యయా కవిరితి కవి ఉభావితరా ఇతరా మహయన్ మహయన్నజాయత అజాయతాగ్ని అగ్నిర్వ్యావా పృథివీ ద్యావా పృథివీ భూరివేతస ద్యావా పృథివీ దివ్యావా పృథివీ భూరివేతసే దిభూరివేతస పృష్టో దివి దివి పృష్ట పృష్టో అగ్ని అగ్ని పృథివ్యాం పృథివ్యాం పృష్ట పృష్టో విశ్వాహ విశ్వా ఓషధీ ఓషధీరా ఆవివేశ వివేశేతి వివేశ వైశ్వానర సహసా సహసా పృష్ట పృష్టో అగ్ని అగ్నిస్సహ సన నో దివా నివాస స రిష రిష పాతు పాతు నక్తం నక్తమితి నక్తం జాతోయత్నే అగ్నే భువన భువనాధ్యక్ష యక్ష పశుం యక్షి వి అక్ష పశున్న నోపా గోపాయ గోపా ఇది గోపాయ పరిజ్మా పరిజ్ఞే పరిజ్మా వైశ్వానర బ్రహ్మణే బ్రహ్మణే వింద విందాతుం రాతుం యూయం యూయం పాద పాదస్వస్తి స్వస్తి సదా స్వస్తిభిర్వి స్వస్తి సదాన నైతి తమగ్నే అగ్నే శోచిషా శోచిషా శోషిచాన శోషిచాన ఆ రోదసీ రోదసీ అవృణా రోదసీ ఇది రోదసీ అవృణా జాయమాన జాయమాన ఇది జాయమాన తమ్ దేవాన్ దేవాగుమభిషస్తే అభిషస్తేరముంచ అభిషస్తేరిత్యభిషస్తే అముంచో వైశ్వానర వైశ్వానర జాతవేద జాతవేదో మహిత్వా జాతవేద ఇది జాతవేద మహిత్వేది మహిత్వా అస్మాకమగ్నే అగ్నే మఘవత్సో మఘవత్సు ధారయ మఘవత్సుది మఘవత్సు ధారయానాని అనామి క్షత్రం క్షత్రమజరం అజరకం సువీర్యం సువీర్యమితి సువీర్యం వయంజయేమ జయేమ శకినం శకినకం సహస్రిణం సహస్రిణం వైశ్వానర వైశ్వానరవాజం వాజమగ్నే అగ్నే తవ తవోతిభిః ఓతిభిరిత్యోతిభిః వైశ్వానరస్య సుమతౌ సుమతౌ శ్యామ సుమతామితి సోమతౌ శ్యామరాజా రాజాహికం హికం భువనానాం భువనానామభిశ్రీః అభిశ్రీరిత్యభిశ్రీః ఇతో జాతః జాతో విశ్వం విశ్వమిదం ఇదం వి విచష్టే చష్టే వైశ్వానరః వైశ్వానరో యతతే యతతే సూర్యేణ సూర్యేణేతి సూర్యేణ అవతే హే హేణ హేణో వరుణ వరుణ నమోభిర్ నమోభిరవ నమోభిరితి నమః అవయజ్ఞేభిః యజ్ఞేభిరీమహే ఈమహే హవిర్భిః హవిర్భిరితి హవిభిః క్షయన్నస్మభ్యం అస్మభ్యమసుర అస్మభ్యమిత్యస్మాభ్యం అసుర ప్రచేతః ప్రచేతో రాజమ్ ప్రచేత ఇది ప్రాచేతః రాజమ్మేనాగుంసి ఏనాగుంసి శిశ్రథః శిశ్రథః కృతాని కృతానీతి కృతాని ఉదుత్తమం ఉత్తమం వరుణ ఉత్తమమిత్యుదుత్తమం వరుణపాశం పాశమస్మద్ అస్మదవ అవాధమం అధమం వి నిమధ్యమం మధ్యమగ్రశ్వథాయ శ్వథాయేతి శ్వథాయ అథా వయమ్ అయమాదిత్య ఆదిత్యం వ్రతే వ్రతే తవ తవానాగసః అనాగసో అదితయే అదితయే శ్యామ శ్యామేతి శ్యామ అధిక్రావణ్ణో అకారిషం అధిక్రావణ్ణ ఇది అధిక్రావణ్ణః అకారిషం విష్ణోః విష్ణోరశ్వస్య అశ్వస్య వాజినః వాజిన ఇది వాజినః సురభినః నో ముఖా ముఖాకరత్ కరత్ర ప్రణః న ఆయోగుంషి ఆయోగుంషి తారిషత్ తారిషదితి తారిషత్ ఆదధిక్రాః అధిక్రాః శవసా శమిక్రా ఇదధిక్రాః శవసా పంచ పంచకృష్టీః కృష్టీ సూర్యః సూర్య ఇవ ఇవ జ్యోతిష జ్యోతిషాపః అపస్తతాన తతానేతి తతాన సహస్రతాః శతసాః సహస్రతా ఇది సహస్రసాః శతసా వాజీ శతసా ఇది శతసాః వాజ్యర్వా అర్వా ప్రణక్తో ప్రణక్తమధ్వా మధ్వాసం సమిమా ఇమా వచాగుంసి వచాగుంసీతి వచాగుంసి అగ్నిర్మూర్ధా మూర్ధా భువ భువ ఇది భువ మరుతోయత్ యద్ధ ఓ దివ దివస్సుం నాయంత సుంనాయంతో హవామహే సుంనాయంత ఇది సుంనయంత హవామహ ఇది హవామహే ఆసు తూన నౌప ఉపగంతన గంతనేతి గంతన యావ వశర్మ శర్మ శశమానాయ శశమానాయ సంది సంది త్రిధాతూని త్రిధాతూని దాశుషే త్రిధాతూనీతి త్రిధాతూని దాశుషే యక్షత యక్షతాభి అధీత్యభి అస్మభ్యం తాని అస్మభ్యమిత్యస్మాభ్యం తాని మరుతః మరుతో వియంత యంతరయిం రయిన్నః మోధత్త ధద్దవృషణః వృషణః సువీరం సువీరమితి సువీరం అదికర్మ నవృష్యతు వృషత్వదితిః అదితి శర్మ శర్మ యచ్చతు యచ్చత్వదిక్షతు అదితిః పాతు పాత్రగుంహసః అగుంహస ఇత్యగుంహసః మహీమో పూషు సుమాతరం మాతరకం సుబ్రతానాం సుబ్రతానామృతస్య సుబ్రతానామితి సువ్రతానాం ఋతస్య పద్నీ పద్నీమవసే అవసే హువేమ హువేమేతి హువేమ తువిక్షత్రామజరంతీ తువిక్షత్రమితి తువిక్షత్రామజరంతీమురుచీం ఉరుచీగుం సుశర్మాణం సుశర్మాణమదితిం సుశర్మాణమితి సుశర్మాణం అదితిగుం సుప్రణీతిం సుప్రణీతిమితి సుప్రణీతిం సుత్రామాణం పృథివీం సుత్రామాణమితి సుత్రామాణం పృథివీం వ్యామనేహసం అనేహసగం సుశర్మాణం సుశర్మాణమదితిం సుశర్మాణమితి సుశర్మాణం అదితిగుం సుప్రణీతిం సుప్రణీతిమితి సుప్రణీతిం దైవీం నావం నావగ్రస్వరిత్రా స్వరిత్రామనాగసం స్వరిత్రామితి సు అరిత్రా అనాగతమస్రవంతీం అస్రవంతీమా ఆరుహేమ రుహేమా స్వస్తయే స్వస్తయతి స్వస్తయే ఇమాగుంసు సునావం నావమా ఆరుహం అరుహగం శతారిత్రా శతారిత్రాగం శతస్థ్యా శతారిత్రామితి శత అరిత్రా శతస్థ్యామితి శతస్థ్యా అచ్ఛిద్రాం వారయిష్ణు పారయిష్ణుమితి పారయిష్ణు ప్రథమకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.